క్రతుండ మహాకాజ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గణనాథ సరస్వతి రవి శుక్ర బృహస్పతి పంచీతాని స్మరేన్నిత్యం వేదవాణీ ప్రవర్తతే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః గురవే సర్వలోకానాం భిషజే భవరోహిణాం విధజే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రుతిస్మృతినదీపూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్తిమహాఫేనం వందేహం శౌనకార్ణవం శర్ణో దేవీరభిష్టయాపో భవంతు పీతలే క్షయ్యోరభిస్రవంతు నః అథ ప్రథమం కాండం ఓం త్రీసప్తాపరియంతి విశ్వారూపాణి బిభ్రతః వాచస్పతిర్బలాదేషాహం తన్వో అద్య దధాతు మే పునరేహి వాచస్పతే దేవేన మనసా సహ వసోష్పతే నిరమయమయ్యేవాస్తోమయి శ్రుతం ఇహైవాభివిత నోభే ఆత్రీ భజ్జయా వాచస్పతిర్నిగచ్చతు మయ్యేవాస్తోమయి శ్రుతం ఉపాహూ వాచస్పతిరుపాస్మాం వాచస్పతిర్భయత స్వాం శ్రుతేన గమే మహిమా శ్రుతేన విదాధి విద్మాశరస్య పితరం పర్జన్యం భూరీధాయసం విద్మోష్వస్య మాతరం పృథివీం భూరీవర్పసం జ్యాకే పరిణామాశ్మానం తన్వం రథి వేణుర్వరీయోరాతీర పద్మేషాం శాకృధి వృక్షయ్యద్ధామ పరిషస్వజానాన స్ఫురం శరమర్చం త్రిభుం శరోమస్మద్యామయదిద్యుమింద్ర యథాద్యాం చ పృథివీం చాంతస్తిష్ఠతిరేజనం ఏవారోగం చాశ్రావం చాంతస్తిష్ఠతో ముంచరజిత్ విద్మాశరస్య పితరం పర్జన్యం శరదవృష్ణ్యం తేనా తన్వే సంగ్రహం పృథివ్యాందే నిషేచనం బహిష్టే అస్తుమానిది విద్మాశరస్య పితరం మిత్రం శరదవృష్ణ్యం తేనా తన్వే సంగ్రహం పృథివ్యాందే నిషేచనం బహిష్టే అస్తుమానిది విద్మాశరస్య పితరం వరుణం శరదవృష్ణ్యం తేనాతన్వే సంగ్రహం పృథివ్యాంతే నిషేచనం బహిష్టే అస్తుమాలి విద్మాశరస్య పితరం చంద్రం శరతవృష్ణ్యం తేనాతన్వే శంకరం పృథివ్యాంతే నిషేచనం బహిష్టే అస్తుమాలి విద్మాశరస్య పితరం సూర్యం శరతవృష్ణ్యం తన్వే శంకరం పృథివ్యాంతే నిషేచనం బహిష్టే అస్తుమాలి యోగవీర్యోర్యద్వస్తావధీరం శ్రోతం ఏవాదేమోత్రం ముచ్యతాం బహిర్పాలితి సర్వగం ప్రతేభిరద్దీనహరం వర్త్రం వేషంచారీవ ఏవాతేమోత్రం ముచ్యతాం బహిర్పాలితి సర్వగం విషీతం దేవస్తి విలంబ ముద్రస్యోదేరీవ ఏవాతేమోత్రం ముచ్యతాం బహిర్పాలితి సర్వగం యదే శుకా పరాప తదవ సృష్టాధిసంవానః ఏవాతేమోత్రం ముచ్యతాం బహిర్పాలితి సర్వగం అంబయోజంత్యద్భర్జామయో అధ్వరీయత రుంచతీర్మధూనాపయాః అమూర్యా ఉపయసూర్యేయాభిర్వాసూర్యః సహ తానో హింవంత్యద్భరం అపో దేవీరుపర్వజేయత్ర రామః పిబంతి నః సింధుభ్యః కర్తం హవి అప్స్వాంతరమృతమప్సుభేషజం అపాముత ప్రశస్తిభిరశ్వాభవర్థవాజినో భావోభవథ వాజినీ ఆపోహిష్ఠామజోహువస్థాన ఊర్జేరధాతన మహేణాయక్షరే యోగశివత మోదసస్తస్య భాజయ దేహనాః ఉషదీరివ మాతరాః తస్మారంగమామపోయస్య క్షయః యజిన్వరథ ఆపో జనజయథాజన ఈశానావాక్షయంతేష్టర్షణీనా అపోయా చామి భేషజం సన్నో దేవీ అభిష్టయాపో భవంతు పీఠరే సంయోరభిస్త్రవంతునః అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాయ భేషజ అగ్నించ విశ్వసంభువం ఆపః ప్రణీత భేషజం వరుహూతంతం వే మమ జ్యోక్షసూర్యం దృశే షన్నాబోధన్వన్యాః శ్రమో సంతనోప్యాః షన్నః కవిత్రిమాపశ్రముజాః కుంభాభృతా శివానః సంతు వారషీభిః స్థువానమగ్నావహయాతు ధానం కిమీదినం త్వం హి దేవ వందితో హంతాదశ్వోర్బభూవీథ ఆజ్యస్య పరమే క్షిందాతవేరస్తనోమసిన్ అగ్నే తౌలస్య ప్రాజాదయాతు ధానాం విలాపయ విలపంతు జాతు ధానాః అర్తిణో ఏకీమీదినాః అథేదమగ్నేన హవీంద్రశ్చ ప్రతిహర్యతం అగ్నిః పూర్వారభతాం ప్రేంద్రో రుదతు బాహువాన్ బ్రవీతు సర్వో జాతు మానజమస్మీత్యేత్య పశ్యామతే వీర్యం జాతవేదః ప్రణో బ్రూహి జాతు ధానామిచక్షః త్వయా సర్వే పరీతప్తాః పురస్తాత్తాయంత ప్రబ్రువాణాముపేదం ఆరభస్వజాతవేదోస్మాకార్థాయ జగ్ఞే భూతో నో అగ్నే భూత్వాయాః దుధానాం విలాపయ త్వమగ్నేయా దుధానానుపబద్ధా ఇహావహ అతైషామింద్రో వజ్రేణాపి శీర్షాణి వృష్టతో ఇదం హవిర్యా దుధానాన్నదీహేణ వివావహత్ యయిహం శ్రీయుమానగరిహస్తోవతాం జనాః అయం స్తోవానాగమదివం స్మ ప్రతిహర్యత బృహస్పతే వశే నద్భాగ్నీషో మా వివిధ్యతం యాదుధానస్య సోమపదే ప్రజాం నయస్వ చ నిస్తోవానస్య పాతజ పరమక్షుతావరం ఎత్రైషామగ్నే జనీమాధివేద్ధగుహాః సదామర్త్రిణాం జాతవేదః తాం స్తం బ్రహ్మణావృధానో యజ్ఞేషాం శతశతమగ్నే అస్మిన్ వసుపతయోధారయందిన్నః పూషావరుణో మిత్రో అగ్నిః ఇమమాదిత్యా ఉదవిశ్వే చ దేవా ఉత్తరస్మిన్ జ్యోతిషిధారయంతు అస్య దేవా ప్రదేశి జ్యోతిరస్తు సూర్యో అగ్నిరుతబాహిరణ్యం సపద్మా అస్మదధారే భవంతోత్తమన్నాకమధీరోహజేమం ఏనేంద్రాయ సమభారప్పయాం సుత్తమేన బ్రహ్మణా జాతవేదః తేన త్వమగ్నిహవర్ధజేమం స జాతానాం శ్రేష్ట ఆధేహ్యేనం ఐషాం యజ్ఞముతవర్చోదేహం రాజస్పోషముతచిత్తాన్యగ్నే సపత్నాః అస్మదధారే భవంతో తమన్నాకమధీరోహజేమం అయం దేవానామసూరో విరాజదివసాహిరత్యావరుణస్య రాజ్ఞాః తతస్పరి బ్రహ్మణా శాసదాన ఉగ్రస్య మన్యోరుజిమన్నయామి నమస్తే రాజన్ వరుణాస్తు మన్యవే విశ్వమం శుగ్రనిధీవేషి దృగ్ధం సహస్రమన్యాం ప్రసూహామి సాకం శతం దీవాది శరదస్తవాయం యథోవక్తామేదం నిర్భయా వృజీనం బహు రాజ్ఞస్వా సత్యధర్మా ముంచామి వరుణాదహం ముంచామి త్వామేష్వానరాజన్నాహరస్పరి సజాతానుగ్రేహావద బ్రహ్మచాపరిహిన వషట్టే పూషన్నస్మిన్ సూరావర్యమాహోతాకృణోతు వేధాః శిశ్రతాన్నాశ్రుత ప్రజాతామిపర్వాణి జిహతాం సూతవాము చతస్రో దివః ప్రతిశశ్చతస్రో భూమ్యా ఉత దేవాగర్భం సమీరయంతాం యోర్నవంతు సూతవే సూషాం యోర్నోతు విజోనిం హాపయామసి శ్రయోషణే త్వమత్తం నిష్కలే సృజ దేవ మాంసేన పీవసేన మజ్జస్వాహతం అవేదృష్టిశేవలం సునే జరాయువత్రరాజోపద్యత వితేభిమేహనం వియోనిం వియవీరే విమాతరం చ పుత్రం చ వికుమారం జరాయుణావ జరాజోపద్యత యథావాతోయథామనోయథా పతంతి పక్షిణాః ఏవాత్వం దశమాస్య సాకం జరాయుణా పతావ జరాజోపద్యత జరాయుజ ప్రథమ పుస్తకో వృషా పాత ప్రజాస్తనయన్ నేతి వృష్ట్యా సనో మృడాతి తన్వరుజుగోరుజన్యరేకేమోజస్త్రేధాభీతక్రమే అంగే అంగే శోచిరాశిషాణన్నమస్కందస్తా హవిషా విధేమ అంగాం సమంగామి హవిషా విధేమయోగ్రభేత్ పర్వాశాగ్రభీత ముంచదేషజ్ఞా ఉదయాశయేనం పరుష్పరురా వివేశాయోస్య యోభ్రజావాతరజాయశ్చ సుష్మో వనస్పతీన్ సచతాం పర్వతాంశ్చ శమ్మే పరస్మై గాత్రాయ శమస్తవరాయ మే శమ్మే చతుర్భ్యో అంగేభ్యశమస్తు తన్వే మమ నమస్తేస్తు విద్యుతే నమస్తేస్తన యజ్ఞవే నమస్తే అస్పష్మనేజేనా గౌణాశే అస్యసి నమస్తే ప్రవతో నపాద్యతస్తమస్తమోహరసి మృడయానస్తనోభ్యోమయస్తోకేభ్యస్కృతి ప్రవరతో నపాన్నమాజేవాస్తుభ్యం నమస్తే హేతజేతపూషే చర్ణమః విద్మతే ధామ పరమం గుహాయత్స ముద్రే అనందన్నిహిరాధిరాభిః దేవాసృజంత విశ్వయిషుం కృణ్వానాశనాయ ధృక్ణం సామృడ విదతే కృణానాస్తే నమో అస్తు దేవి భగవస్యావచ్చ ఆదిష్టది వృక్షాది వస్త్రజం మహాబుద్ధలివ పర్వతోద్యోగ్విదృష్టా ఏషా తే రాజన్ కన్యా మధూర్నిధూయ్యమ సా మాతుర్బ్యతాం గృహేతో భ్రాతురో పితుః ఏషా తే కులపారాజంతామూతే పరిదధ్మసి యోగ్విదృష్టా సా తా ఆజేష్ణస్తమోప్యాత్ అసీతస్య తే బ్రహ్మణా కశ్యపస్య జయస్య చ అంతఃకోశమీవ జామయోపి నహ్యామి తే భగం సం సంవాతాస్తంపదత్రిణా ఇమం యజ్ఞం ప్రతిభో మేజుషంతాం సంస్రామ్యేణ హవిషాజుభోమి ఇహైవ హవమాయాతమైహలం శ్రావణాహుతేమం వర్ధయతాగిర ఇహై సర్వోజః పశురస్మిన్ తిష్ఠతు జారీ ఏ నదీనాం సంభ్రమం జుంసాదస్సవక్షీరాః తేభ్యం మే సర్వై సంస్రావైర్ధనం సంస్రావయామసి ఏ సద్భిషః సంస్రవంతి క్షీరస్య తోదయకస్య చ తేభ్యం మే సర్వై సంస్రావైర్ధనం సంస్రావయామసి రాత్రిముదస్తురాజపత్రిణా అగ్నిస్తుయో యాతుహాసో అస్మభ్యమధిప్రవత్ శ్రీసాయాధ్యాహరుణశ్రీసాయాగ్నిరుపావతి శ్రీశం మహేంద్ర ప్రాయచ్ఛత్త సంగయాదుశాతనం ఇదం నిష్కంధం సహత ఇదం బాధతే అత్రిణా అనేన విశ్వాసత భేజా జాతాని విశాఖ్యా యది నోగాహం నిరద్యశ్వం యది పూరుషం తంత్వాశీలేన విద్యామోజానోసో అవీర అమూర్యాయంతి జోషితో హిరాలోహితవాస అభ్రాతరైవ రామయస్తిష్టం తు హతవర్జస తిష్టావరే తిష్ట పర ఉతత్తం నిష్టమధ్యమే కనిష్ఠికాచరిష్టమని శరస్య ధమనీనాం సహస్రస్య హిరాణాం అస్థురిం మధ్యమా ఇవా స్వాగమందాః అరంసత పరేవస్వికరతావదీశనోర్బృహత్యక్రమేద్ తిష్టతేరయ దాసుకం నిర్లక్ష్యం రామ్యా నిరరాతిం సువామసి అథయా భద్రాతానీర ప్రజారాతిం నయామసి నిరదాణిం సవితాసా విషక్వదోర్నిరహత్తయోర్వరుణో మిత్రోర్జమా నిరస్మభ్యమనోమతీరణ ప్రేమాం దేవాసా విషస్తౌభాయ యత్ ఆత్మని తన్వాం ఘోరమస్తిద్భాగేషు ప్రతీతక్షణేవ సర్వం తద్వాచాపహన్మో వయం దేవస్త్వా సవితాసూదయతు ఇష్యాపతిం వృషదతిం ఘోషేధాం విధమాపుత విలీఢ్యం రామ్యా ఆంతాస్మన్నాశయామసి మానో విదన్విం వ్యాధినో మాభివ్యాధినో విదన్ ఆరాచరం వ్యాస్పర్దిషోదీరింద్రపాతయ విశ్వం చోస్మచ్చర అపరం తుజే అస్తారే చాస్యా దైవీర్మనుష్యేష భోమమామిత్రాన్ వివిధ్యత యో నస్కోజో అరణస్త జాత ఉతనిష్ట్యోజో అస్మాభిదాసతి రుద్రశ్చ రమ్యరీతామిత్రాన్ నివిధ్యతో యః సపత్నోజో సపత్నోజశ్చ ద్విషన్నపాదిన దేవాస్తం సర్వే ధూర్వంత బ్రహ్మవర్మ మమాంతరం అదాభవతు దేవతో మాస్మిన్ యజ్ఞే మారుతో మృడతాన మానో విరదభిభామోషస్తిర్మానో విదద్విజినాద్వేష్యాయ యో అద్యతేన్యో వధో హరూనాముదీరతే యువంతం మిత్రావరుణామస్మద్యా వయతం పరి ఇతశ్చరయమయముతశ్చ యద్వధం వరుణయావయ ఇహర్చన్మయచ్చవయీయోయావయావధం శాతయుక్తా మహాస్య మిత్ర సాహోస్తృతః నయస్య హన్యతే సఖా న జీయతే కదాచన స్వస్తినా విశాం వతిర్వృత్రహావీమృధో వశీ వృషేంద్రః పురయేతునః సోమపాభయంకరః వినాయింద్రమృధో జహినీచారక్ష ప్రతన్యతః అధమంగమజాతమోజో అస్మాభిదాసతి విరక్షోమృధో జహి వృత్రస్య హనోరుజ ఇమన్యుమింద్రవృత్రహన్నమిత్రస్యాభిదాసతః అపేంద్రద్విషతో మనోప్రజిజ్యాసతోమయం ఇమాచ్చవరీయోజావయావధం అనుసోర్జముదయతాం హృద్యోతో హరిమాచరతే గోరోహీరస్య వర్ణేన తేన త్వాపరీతధ్వసి పరిద్వారోహీతైర్వర్ణైర్దీర్ఘాయుత్వాయరధ్వసి యథాయమరమాశయతో అహరితో భువత్ యారోహిణీర్దేవత్యాగోయా ఉతరోహిణీ రూపం రూపం వయోవయస్తాభిష్వాపరీతధ్వసి సుఖేషు దేహరిమాణం రోపణాకాసు దధ్వసి అథో హారిద్రవేషు దేహరిమాణం నిదధ్వసి నక్తాస్ోషే రామే కృష్ణే అశిక్ని ఇదం రజయజయ్యాసం ఫలితం చయత్ కిలాసం చ ఫలితం చ నిరితో నాశాపృషత్ ఆత్వా స్వీషతాం బ్రహ్మపరా శుభ్రాని పాతక అసీతంతే ప్రయనమాస్థానమసీతం తవ అసిగ్నిజస్యోషధే నిరితో నాశాపృషత్ అస్థిజస్య కిలాసస్య తనూజస్య జయత్వమి దూష్యాగతస్య బ్రహ్మణా లక్ష్మశ్వేతమానీనసం సువర్ణో జాతః ప్రథమస్తస్య త్వం విత్తమాసిత రాసురీయుగాలితారూపం చక్రే వనస్పతీన్ ఆసురీచక్రే ప్రథమేదం కిలాసేషమిదం కీలాసనాశనం అనేన శక్తిరాసం సరోపాసరత్వజం సరూపా నామాదే మాత సరూపో నామాదే పితా సరూపకృత్తమోషధే సా సరూపమిదం క్రేధి శ్యామా సరూపం కరణే పృథివ్యాధ్యుద్భృతా ఇదమోష ప్రసాధయమునా రూపాణి కల్పయా ఎదగ్నిరాపో అదర్హద్భవిష్యత్రాకణ్వన్ ధర్మకృతో నమాంసి తత్ర తాహు పరమం చరిత్రం భాసతం విద్వాన్ పరిరంభిరక్మన్ యద్యర్చర్య దివాశేషోష్ట కల్యేషి చరిత్రం హ్రోర్నామాదిహరితస్య దేవతరస్తం విద్వాన్ పరిరంభిరక్మన్ యది శోకో యదీవాభిశోకో యదీవారాజ్ఞో వరుణస్యాసి పుత్ర హ్రోరుర్నామాసిహరితస్య దేవసనస్తం విద్వా పరీరంధిరక్మన్ నమః సీతాయ తక్మనే నమో రూరాయ శోషిషే కృణోమి యోన్యేద్యోహయద్యుహభ్యేతి తృతీయకాయ నమో అస్తు తక్మనే ఆరేసావస్పదస్సు హేతిర్దేవాసో అసత్ ఆరే అస్మాయమస్థ సకాశామస్మభ్యమస్తు రాజస్తేంద్రో భగస్తాచిత్రరాధా యూయన్న ప్రవతో నపాన్మరోత సూర్యత్వజస శర్మ యక్షాదస ప్రభా సుషూదత మృడత మృడయాస్తనోభ్యోమయస్తోకేభ్యస్కృతి అమోః పారే పృథాక్మస్కృషప్తారిద్రరాజవ తాసాంజరాజో గర్భజమక్ష్యాయామస్యార పరిపంథినా విశోచేతంతరీనాభ్రతి విశ్వక్పునర్భువా మనోస వృద్ధాఘాయవాహ నవసమాశన్నార్భకాభిధారిణో వేణోరద్ధాయోస వృద్ధాఘాయవాహ ప్రేతం పాదో ప్రస్ఫోరతం వహరతం ప్రణతో గృహాన్ ఇంద్రాణ్యేదు ప్రథమాజిపూషితా పురః ఉప ప్రాగాద్దేవో అగ్నిరక్షోహామీ భజాతనః దహన్నపద్వయాదినో జాతుధానాం కిమీదినాః ప్రతిదహ జాతుధానాం ప్రతిదేవ కిమీదినాః ప్రతీతే కృష్ణవర్తనే సందహయాతు ధాన్యాః యాశశాపశమేన జాధం మూరమాదధే జారదస్య హరణాయ జాతమాహారేభే లోకమత్తు సా పుత్రమత్తు జాతు ధానే స్వసాహారముత నత్యం అధామితో వికేష్యో విఘ్నతాం యాతు ధాన్యో ంతామరాయ్యా అభీవర్తేన మణినాయేనేంద్రో అభివావృధే తేనాస్మాన్ బ్రహ్మణస్పదేభిరాష్ట్రాయ వర్ధయ అభివృత్య సపత్నాభిజానో అరాహాదయ అభిప్రేతన్యంతం నిష్ఠాభిజానో దురస్యతి అభిత్వాదేవస్తాభిసోమో అవీవృధత్ అభిత్వా విశ్వా భూతాన్యభివర్తో యథాసతి అభిమర్తోమస్తపత్నక్షయణో మణి రాష్ట్రాయ మహ్యం బధ్యతాం సపత్నేభ్యః పరా భువే ఉదయసౌ సూర్యో అగాదిరం మహామకం వచాః యథాహం శత్రోదాహన్యరపత్నస్తరపత్న స్వరత్నక్షయ నో వృషాభిరాష్టో వృషా సహి యథాహమేషాం విదరస్య విశ్వే దేవావస గోరక్ష దేమముతాదిత్యాజాగృతయోజమస్మిన్ మేమం సనాభిహృతవాన్యనాభిర్మేమం ప్రాపః పౌరుషేజో వధోరః ఏవో దేవా పితరో పుత్రాస్తే దసో మే శృణుతే ముక్తం సర్వేభ్యో భక్పరిణదాం ఏతం సదేనం జరసే మహాథ ఏదేవాదివిష్టదే పృథివ్యాయే అంతరిక్షపోషధీషు పశుస్వంత ఏ క్రేణుత జలసమాయోరస్మే శతమన్యాన్ పరీవృణక్తు మృత్యో ఏషాం ప్రజాజా హుతవానుజాజా హుతభాగాహుతాదశ్చ దేవాః ఏషాం భక్పంచ ప్రతిశోధక్తాస్తాన్వో అస్మే సత్రశతః కృణోమి ఆశానామాశాపాయేభ్యశ్చతుర్భ్యో అమృతేభ్యః ఇదం భూతస్యాధ్యక్షేభ్యో విధేమహర్షాః భయం యాశానామాశాపాలాశ్చత్వారస్తనదేవాః నిర్ణత్యాః పాశేభ్యో ముంచలాం హరదోం హతః అశ్రామస్తా హవిషాయజామ్యశ్లోణస్తా ఘృతేన జుహోమి యాశానామాశాపాలస్తురీయో దేవస్తనశ్రుభూతమేహరక్షత్ స్వస్తి మాత్రభూత పిత్రేణో అస్తు స్వస్తిభ్యో జగతే పురుషేభ్యః విశ్వం సుభూతం సువిదత్తం నోస్తుర్జోగేవదేశే వసూయం ఇదం జనాసో విదత మహద్బ్రహ్మ వదిష్యతి కదత్రేథివ్యాం నో దివిజేన ప్రాణంతి వీరుధాః అంతరిక్షాధాం స్థామశ్రాం దసదామివ ఆస్థానమస్య భూతస్య విదుష్టద్వేదసో నవాః యద్రోదశీరేజమానే భూమిశ్చ నిరతక్షరాం ఆర్ద్రం దరద్య సర్వభద్రస్యేవ శ్రోత్యాః విశ్వమన్యామభిమారణ్యస్యామధిశ్రితం దివేద విశ్వవేదసే పృథివ్యైతాకరన్నమాః హిరణ్యవర్ణాశ్రుతయః పావకాయాసు జాతస్సవితాయాశ్వగ్నిః యా అగ్నిం గర్భం నధిరే సువర్ణాస్తానాపశ్యాంశోనాభవంతో యాసాం రాజావరుణో జాతిమధ్యే సత్యాదృతే అవపశ్యంజనానాం యా అగ్నిం గర్భం నధిరే సువర్ణాస్తానాపశ్యాంశోనాభవంతో యాసాం దేవాదిరికృణ్వంతి భక్షయ్యా అంతరిక్షే బహుధా భవంతి యా అగ్నిం గర్భం దధిరే సువర్ణాస్తానాపశ్యం శోనాభవంతో శివేన మాచక్షూషా పశ్యతాపశివయా తన్వోపస్పృశ తత్వచం మే ఘృతశ్రుతశ్రుతయోగాస్తానాపశ్యం శోనాభవంతో ఇయం మేరున్మధో జాతా మధూనా త్వాఖనామసి మధోరథి ప్రజాదాసినో మధుమతస్కృతి జిహ్వాయాగ్రే మధూమే జిహ్వా మూలే మధూలకం మమేతహక్రతావసో మమ చిత్తముపాయసి మధూమన్మే నిక్రమణం మధూమన్మే పరాయణం వాచా వదా మేధోమద్భూజాతం మధుసందృశ మధోరస్మి మధూతర మధుమాన్ మధుమత్తర వామిక్కిరత్వన్వనాశ్చాఖా మధుమతీల పరిద్వారి తత్నునే క్షుణాః కామవిద్విషే యథామాం కామిన్యసో యథామన్నాపగాసాః యథావద్ధ్రందాక్షాయణా హిరణ్యం శతానీకాయ సుమనస్యమానాః తత్తే వద్ధామ్యాయుషే వజ్రసేవలాయదీర్ఘాయుత్వారసారదాయ నైనం వక్షాంసినపీశాచా సహంతే దేవానామోజః ప్రథమరం ఖ్యే ఏతత్ యో విభర్తి రాక్షాయణం హిరణ్యం సజీవేషు కృణుతే దీర్ఘమాయో అపాందేజో జ్యోతిరోజోవరం చ వనస్పతీనాముత వీర్యాణి ఇంద్రదివేంద్రియాణ్యధీధారయామో అస్మిన్ దద్దక్షరమాణోరణ్యం సమానాం మాసామృతుభిష్ట్వా వయం సంవత్సరస్య వయసాపి పర్మి ఇంద్రాగ్నిష్వే దేవాస్తేనో మన్యంతామహేణీయమానాః ప్రథమకాండం సమాప్తం. అథ ద్వితీయకాండం. ఓం వేనస్తత్పశ్చత్పరమం గుహాయత్ర విశ్వం భవత్యే రూపం ఇదం వృష్ణీర్భజ్జాయమానాశ్వర్మితో అభ్యనూషదవ్రాః ప్రతద్వాజయమృతస్య విద్వాన్ గంధర్వోధామ పరమం గుహాయ త్రీ పదాలేని నాగుహాస్తేజస్తాదివేదనపితృష్పిలాసరత్ సరపితాజలితాస ఉదబంధుర్ధామాహారివేదభవనాని విశ్వాః యో దేవానాం నామగరేక దేవతం సంప్రష్టం భవనాయంతి సర్వాః పరిద్యావాః పృథివీ సద్యాయవాః తిష్టే ప్రథమజానతస్య వాచమివ భక్తరీ భువనేష్టాధాస్యుదేశనందేషో అగ్నిః పరివిశ్వభువనాన్యాయమృతస్య దంతం వితరం దృశేకం యత్ర దేవామృతమానశానాస్త మాదేయో నావధ్యైరయంత దివ్యోగం ధర్మో భువనస్య యస్పతిరేక ఏవ నమస్యో వీర్యాః తంతాయో మే బ్రహ్మణాదివ్యదేవ నమస్తే అస్తు దివితే సహస్తం దినిష్పృష్టోయ జలసౌర్యత్వగవజాతాహర సోదైవ్యస్య బృహాద్యం ధర్మో భువనస్య యస్పతిరేక ఏవ నమస్య సుషేవాః అనవద్యాభిస్తమో యజ్ఞాభిరప్సరా స్వపి గంధర్వాసీత్ సముద్రా సాం సదనం ఆహుర్యతరాచరయంతి అభ్యేయజ్ఞక్షత్రియేయా విశ్వావసం గంధర్వం సదద్భే తాభ్యో దేవీర్నమయత్రేణోమి యాస్తమీషీకక్షతా మా మనోమోహ గంధర్వపత్నీభ్యోప్సరాభ్యో కరన్నవాః అలోయద పథావర్త్య భక్తమధిపర్వతాత్ తత్రే కృణోమి భేషజం సుభేషజం యథాసరసి ఆదంగా కుమిదంగా శతయ్యా భేషజాలీనే తేషామసి త్వముత్తమమానాస్తావమరోగణం నీతేకనంత్యసూరారుస్రాణమిదం మహద తదాస్రావస్య భేషజం తదులోకమనీనసద ఉపరీకావుద్భరంతి సముద్రాదధిభేషజం తదాస్రావస్య భేషజం తదులోకమనీషమద అరుస్రాణమిదం మహత్ప్రథివ్యాభ్యభృతం తదాస్రావస్య భేషజం తదులోకమనీనసద షణ్మాభవన్నవకోషధర శివాః ఇంద్రస్య వజ్రో అపహంతు రక్షస ఆరాద్విశిష్టా ఇషవః ప్రదంతు రక్షసాః దీర్ఘాయుత్వాయ బృహదేరణాయారిష్యంతో రక్షమాణాస్తదైవ మయిం విష్కంభదోషణం జంగిడం విభ్రమో భయం జంగిడో జంభాద్దిశరాద్ష్కంధాదభిశోచనాత్ మణిస్రహస్రవీర్య పరిణః పాతు విష్ణతాః అయం విష్కంధం సహ తేజం వాహరే అత్రిణాః అయన్నా విష్ణభేషజోజంగిణ పాత్తంభరతః దేవైర్దత్తేన మణినా జంగిణేన మనోభువాః విష్కంధం సర్వారక్షాంసి వ్యాయామే సహామహే క్షణశ్చ మా జంగిడశ్చ విష్కంధాదభిరక్షతా అరణ్యాదన్యాభృతః కృష్యా అన్యోరథేభ్యః కృత్యాదూషీరయం మణిరథోషీ అథో సహస్వాణ్యంగిర ప్రణాయోషిదారిషద ఇంద్రజుషస్వ ప్రవహాయాగయోరహరిభ్యా వివాహసుతస్య మదేతిరమధోశ్చకారశ్చారుర్మదాయ ఇంద్రజఠరం నవ్యో న ప్రణస్తమధోర్దివోన అస్య సుతస్య స్వాహ ఆర్ణోపద్వామదా సువాచో అగుః ఇంద్రస్తు ఆశాన్ మిత్రో వృత్రయ్యో జఘాన యతీర్ణ విభేద బలం భృగుర్న సహే శత్రోన్మదే సోమస్య ఆత్వా విశంతు సుతాశారింద్ర ప్రణస్వ కుక్షీ విడ్డీ చక్రధిరేఖ్యానాః సుధీరమంగిలో మేజుషస్వేంద్రస్వజద్భర్మస్వేహమహేరణాయ ఇంద్రస్థను ప్రావోచం వీర్యాణి చకార ప్రథమాని వజ్రీ అహన్నహిమంగరపస్తద్ద ప్రభక్షణ అభినత్పర్వతానా అహన్నహిం పర్వతే శ్రీరానందస్మై వజ్రం సర్గం తదక్ష వాశ్రాయే ధేనవస్కందమాన అంజస్సముద్రమవజగ్వరావాః వృషాయమానో వృణీతతో మంత్రిగద్యుమే సుమతత్సదస్య ఆశాయకం మఘవాః దత్తవజ్రమహన్నేనం ప్రథమజామహీనా సమాస్వాగ్రతవో వర్ధయంతు సంవత్సరాణి సత్యా సన్నిమ్యేన దీనిరోదనేన విశ్వాభాహి ప్రతిషష్టరస్రః సంచేద్యస్వాగ్నే ప్రచవర్ధదేవముచ్చతిష్టమహతే సౌభాగాయ మాదేషన్నుపసత్తారో అగ్నే బ్రహ్మాణస్తేజసంధుమాన్యే త్వామగ్నే వృణతే బ్రాహ్మణ ఇమే శివోగ్నే సంవరణే భవానః సమత్నాగ్నే అభిమాతిజిదభవస్వేగయే జాగ్రిక్య ప్రయుచ్ఛన్ క్షత్రేణాగ్నే స్వేన సంరభస్వమిత్రేణాగ్నే మిత్రధారతస్వ సజాతానాం మధ్యమే కారాజ్యామగ్నే విగమ్యోదీరిహ అదినిహో అదిశ్రుధోత్యచిద్ధీరతిర్నిషాః విశ్వాయజ్ఞే దురితరత్వమహాస్మభ్యం సహరీరం దరిందా అభిష్టా దేవజాతాభిరక్షపథయోపానీ ఆపోమల విమప్రాణేక్షేత్సర్వాన్మచ్చపథామధి యశ్చ సా పత్నశ్చపథో జాన్యాశ్చపథశ్చరః బ్రహ్మాయన్మన్యుదశ్రవాత్ సర్వం తన్నో అధస్పదం దివో మూలమవతతం పృథివ్యాధ్యుత్తరతం తేన సహస్రకాండేన హరేణ పాహి విశ్వతాః పరిమాం పరిమే ప్రజాం పరేణ పాహి యద్ధనం అనాహారిర్నో మాతారేన్మానస్తానిషురభిమాతరః సప్తారమేతుశపథో యః సుహార్తేన సహ చక్షుర్మంత్రస్య దుర్హార్దవృష్ణీరపి శృణీమతి ఉదగాతాం భగవతి వికృతో నామ తారకే దిక్షేత్రియస్తే ముంచతామధనం వాసముత్తమం అపేయం రాత్రిర్చక్రపో చర్మభికృత్వరీః వీరుక్షేత్రిధనాసన్న పక్షేత్రియముచ్చతు బభ్రోరర్జునకాండస్యవస్యతేవాల్యాజిరస్యజిలభింజా వీరక్షేత్రిజనాసన్నపక్షేత్రియముచ్చతు నమస్తే లాంగరేభ్యో నమ ఈషాయుగేభ్యః వీరక్షేత్రిజనాసన్నపక్షేత్రియముచ్చతు నమస్తసాక్షేభ్యో నమస్తం దేశ్యేభ్యః నమః క్షేత్రస్య వదనే వీరుక్షేత్రిజనాశన్నపక్షేత్రియముచ్చతు దశవృక్షముంచేమం వృక్షసోగ్రాజ్యాధిలీనం జగ్రాహర్వణయో అథోయేనం వనస్పతే జీవానాం లోకమున్నయ ఆగాదుదగాదయం జీవానాం వ్రాతమప్యగాత్ అభూదుపుత్రాణాం పితారణాం చ భగవత్తమః అధీయేతి అధ్యగాదయమధీజీవ పురా అగన్ శతం చస్య భేదస్ సహస్రముత వివృధాః దేవాస్తే చీతిమవిదం బ్రహ్మాణ ఉత వీరుధాః చీతింతే విశ్వే దేవాలిదం భూమ్యామధి యశ్చకారనిష్కారత్సేవసుభిరక్తమః తదేవ తుభ్యం భేషజానీ ఘణవద్భేషజాభిషీ.